ఏడు. స్వప్నరాజుకు నువ్వు నీకు హిరణ్యగర్భుడు. ఈ బోధలో తప్పేమైనా ఉందా? ఎంతమాత్రమూ లేదని ఖాయంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నీ స్వప్నరాజుని వదిలేసేయ్. నీపైన సృష్టికర్తగా ఉన్న హిరణ్యగర్భుణ్ణి గూర్చి ఆలోచించు. నీ స్వప్నలోకానికి నువ్వు ఎటువంటి వాడివో, నీ జాగ్రత్ లోకానికి నీ హిరణ్యగర్భుడు అటువంటివాడు. ఆ హిరణ్యగర్భుడి యొక్క మనస్సు అనే అణువు యొక్క గర్భంలో నీ ముల్లోకాలు ఉన్నాయి, నీ పద్నాలుగు లోకాలు ఉన్నాయి, నీ శతకోటి బ్రహ్మండాలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి. నువ్వు ఎన్ని రకాల లెక్కలు చెబుతావో అన్నీ ఉన్నాయి. దేంట్లో? హిరణ్యగర్భుడి యొక్క మనస్సనే అణువు యొక్క గర్భంలో నీ స్వప్నరాజుకి నువ్వు చేసిన బోధనే నీకు. ఆయసర్ 8. అన్వయించుకో. హిరణ్యగర్భుడి మనస్సనే అణువు యొక్క గర్భంలో ఉన్న ఈ బ్రహ్మండంలో కనిపించే మూడు డైమెన్షన్లు గల దేశానికి నిజమైన అస్తిత్వం ఉన్నదా? ఉంది అంటే నీ స్వప్నంలో కనిపించే దేశానికి కూడా అస్తిత్వం ఉండాలి. నీ ప్రపంచంలో కనిపించే కాలానికి అస్తిత్వం ఉందా? ఉంది అంటే నీ స్వప్నంలో కనిపించే కాలానికి కూడా అస్తిత్వం ఉండాలి. అది సాధ్యం కాదు. కనుక నీ లోకంలో నువ్వు ఇంత స్పష్టంగా అనుభవించే ఈ దేశము, ఈ కాలము లేనివే అని గుర్తించు. ఈ గుర్తింపు కలిగితే నీ లోకంలో కనిపించే జీవులంతా ఆ హిరణ్యగర్భుడి యొక్క రూపాంతరాలే అవుతారు. అప్పుడు ఇందాక నువ్వు చెప్పినటువంటి అబి అసి కనుక బీసి అనే సూత్రం ప్రకారం నీ లోకంలో కనిపించే సమస్త జీవులు ఒకటే, ఎవరికీ ఏ భేదమూ లేదు అని తేలిపోతుంది. మరి ఇది నిత్యానుభవంలో లేదే అంటే నీ లోకంలో దేశము, కాలము అనేవి సత్యంగా ఉన్నాయని భావిస్తున్నావు కనుక దాన్ని బట్టి నువ్వు వేరు, నీ పక్కవాడు వేరు అని అనుకుంటున్నావు. ఆ భావనే తప్పు, అది భ్రాంతి. దాన్ని తొలగించుకుంటే నీలో భేదభావనకు చోటే లేదు. ఆ స్థితే మోక్షస్థితి. ఇకపోతే హిరణ్యగర్భుడిలోంచి ఈ సృష్టి ఎలా వచ్చింది అనే ప్రశ్న ఒకటి మిగిలి ఉంది. నీలోంచి స్వప్నలోకం ఎలా వచ్చింది? స్వప్నానికి ముందు నువ్వు నిర్వికారంగానే ఉన్నావు. అలా ఉండగా వెనుకటి సంఘటనల యొక్క సంస్కారమేదో నీలో ప్రవేశించి నీలో ఒక విధమైన మార్పును తెచ్చింది. తక్షణమే బ్రహ్మాండమైన స్వప్నలోక సృష్టి జరిగింది. కాగా ఈ స్వప్నలోక సృష్టికి కారణం ఎవరంటే స్వచ్ఛమైన నువ్వు వెనుకటి సంస్కారం. ఈ ప్లస్ ఏమిటి? ఇదే మాయ. ఇది ఎవరిని ఆశ్రయించి ఉంది? ఎవరిని ఆవరించింది? స్వప్నలోకజీవి అనేవాడు ఒకడు లేకపోతే ఈ మాయకు అస్తిత్వమే లేదని చెప్పవలసి వస్తుంది. ఉన్నాడంటే వాడు సత్యస్వరూపుడవైన నీకంటే భిన్నంగా ఉండటానికి వీలులేదు. ఈ మాట ఇప్పటికే 2 సార్లు నిరూపణ అయింది. కనుక స్వచ్ఛస్వరూపుడవైన నీకంటే భిన్నమైన అస్తిత్వం లేని స్వప్నజీవుని ఈ మాయ ఆశ్రయించుకుని ఉన్నది అని చెప్పాలి. మాయకంటే ముందే నువ్వు ఉన్నావు, మాయ పోయాక నువ్వు ఉన్నావు. కనుక మాయ నిన్ను పూర్తిగా ఆవరించగలదు అంటే కుదరదు. కాని నీకంటే అభిన్నుడైన స్వప్నజీవిని ఆశ్రయించుకొని ఈ మాయ జీవిస్తోంది కనుక ఈ మాయ నిన్నే ఆశ్రయించుకొని ఉన్నదని చెప్పినా తప్పులేదు. అంటే ఈ మాయ ఒక విధంగా నిన్ను ఆశ్రయించుకొని లేదు, ఒక విధంగా నిన్నే ఆశ్రయించుకొని ఉంది. ఇది ఎలా కుదురుతుందంటే అసలు మాయనేదే లేదు కనుకనే ఇది కుదురుతుంది. మాయ లేనిదైతే ఇంత చర్చ ఎందుకండి? అంటే దీనికి వేదాంతపరమైన సాంకేతిక పదాలతో చాలా చర్చ ఉంది. మనకు విషయం అవగాహన కావటం ముఖ్యం కనుక చర్చను మరో రకంగా చేద్దాం. ప్లస్ గురించి చెప్పుకున్నాం కదా. ప్లస్ అనేది సత్యవస్తువ, భావనమాత్ర వస్తువ. అది కేవలం భ్రాంతి భావన అనేటట్లయితే లోకంలో గణిత శాస్త్రమే లేకుండా పోతుంది, లోక వ్యవహారమే లేకుండా పోతుంది. అది సర్వాత్మన సత్యవస్తువు అనేటట్లయితే ప్లస్ అనే ప్రయోగం చేసినప్పుడల్లా సంబంధిత పదార్థాల్లో మార్పు కనిపించవలసి వస్తుంది. ఇది అసంభవం. కనుక ప్లస్ అనేది సత్యపదార్థమని చెప్పలేము, అసత్య పదార్థమని చెప్పలేము. మాయ కూడా ఇటువంటిదే. లోకంలో ఇది నిజమైతే నిజం కావాలి, లేకపోతే అబద్ధం కావాలి అని మామూలుగా వ్యవహారం ఉంది. అలాంటి వ్యవహారం ఈ ప్లస్, భ్రాంతి, మాయ ఇలాంటి వాటి విషయంలో పని చెయ్యదు. అందువల్ల ఈ జాతివాటికి ఒక కొత్త పేరు పెట్టారు, మిథ్య అని. మిథ్య అంటే సత్యము కాదు, అసత్యము కాదు, సత్తు కాదు, అస్తమా కాదు, అస్తి కాదు, నాస్తి కాదు. సంస్కృతంలో చెప్పాలంటే సదసద్విలక్షణం. ఆయసర్వ్ తొమ్మిది. ఇట్టి ఈ మాయవల్ల పరిశుద్ధుడవైన నీకు వెనుకటి సంస్కారంతో సంపర్కమేర్పడగా ఉన్నట్టుండి స్వప్నలోకం పుట్టింది. అలాగే పరిశుద్ధమైన సత్పదార్థానికి మాయవల్ల సంకల్పం ఏర్పడగా హిరణ్యగర్భుడనే ప్రథమ జీవుడు ఏర్పడి అతని ద్వారా ఈ ప్రపంచ సృష్టి జరిగింది. నీ స్వప్నజీవికి నువ్వు ఎటువంటి వాడివో, నీకు నీ లోకజీవులకు హిరణ్యగర్భుడటువంటివాడు. నీ స్వప్నజీవి నీకంటే భిన్నుడు ఎలా కాదో, అలాగే నువ్వు నీలోకజీవులు హిరణ్యగర్భుడి కంటే భిన్నులు కారు. ఈ అభేదాన్ని తెలుసుకోవటమే నీ స్వప్నజీవికి మోక్షం. నీకు అదే మోక్షం. నీ స్వప్నజీవికి మోక్షం లేకపోవడానికి కారణం ఏమిటంటే భేదదర్శనం. దానికి కారణమేమిటంటే తన స్వప్నలోకంలో దేశము, కాలము సత్యంగా ఉన్నాయనుకోవటం. అలాగే నీకు మోక్షం లేకపోవటానికి కారణం ఏమిటంటే నీ జాగ్రత్త ప్రపంచంలో దేశము, కాలము అనేవి సత్యంగా ఉన్నాయనుకోవడమే. కనుక రామ, నీ కళ్లకు మనస్సుకు కనిపించే ఈ దేశ కాలాల మీద సత్యత్వ బుద్ధిని వదిలిపెట్టు. అది పోతే ఈ ప్రపంచం ఎలా పుట్టింది అనే ప్రశ్న పోతుంది. ఆకాశ ఏవ పరమే ప్రథమః ప్రజేసో నిత్యం స్వయం కచతి శూన్యతయా సమో యః సహ్యాతివాహికవపు నతు భూతరూపి పృథ్వ్యాది తేన న సదస్తి యథా న జాతం ఉబుప్రడొట్సడొట్పదమూడు చివరి శ్లోకం. పరబ్రహ్మలోనే హిరణ్యగర్భుడు జన్మించాడు. ఎలా జన్మించాడు? శూన్యాకారంగా జన్మించాడు. సర్వసముడైన పరమాత్మ శూన్యరూపేణ హిరణ్యగర్భరూపంగా ప్రకాశిస్తున్నాడు. ఎందుకంటే ఆ హిరణ్యగర్భుడనేవాడు ఆతివాహిక శరీరుడు, అంటే మనోమయ శరీరుడు. అంతేగాని అతనికి నిజమైన భౌతిక శరీరం లేదు. అట్టి శూన్యరూపేణ హిరణ్యగర్భుడి వల్ల సంకల్పమాత్ర రూపంగా ఆకాశాది పంచభూతాలు పుట్టాయి. కనుక ఈ పంచభూతాలు కాని, వాటివల్ల కలిగే భౌతికలోకాలు కాని సద్వస్తువులు కావు, సత్యవస్తువులు కావు. అందుకే అవి పుట్టలేదు. కుందేటి కొమ్ము పుట్టనట్టే అవి పుట్టలేదు అని ఇప్పటిదాకా నేను నీకు వివరించాను అని వశిష్ఠ మహర్షి ఈ 13వ సర్గను పూర్తి చేశాడు. మనం 1వ సర్గ నుంచి 13వ సర్గకు దూకి మాట్లాడుతున్నాం. 1వ సర్గలో ఆయన మాయ సంబంధం వల్ల హిరణ్యగర్భుడు జన్మించాడని, ఆయన ఈ ప్రపంచ సృష్టి చేస్తున్నాడని చెప్పాడు. ఇలా చెప్పడంలో గల అసలైన ఉద్దేశ్యాన్ని, అపపత్తిని 13వ సర్గలో లింకు చేశాడు. మొదటి సర్గలో సత్పదార్థానికి పేర్లు, మాయకు పేర్లు చెప్పి దృశ్యమనేది ద్రష్టలోనే ఉంది అన్నాడు. దాని వివరణ కూడా 13వ సర్గలో వచ్చింది. అందుకనే మధ్య సర్గలను వదిలిపెట్టి ఈ 13వ సర్గను మనం ప్రస్తావించుకుంటున్నాం. ఇక మధ్య సర్గల్లో, అనగా 2వ సర్గ నుంచి 12వ సర్గదాకా ఈ విషయాలనే ఆయన విభిన్న కోణాల నుంచి చర్చ చేశాడు. 2వ సర్గలో ఆయన ఆకాశజోపాఖ్యానము అనే పేరుతో ఒక చిన్న కథ చెప్పాడు.